కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. విముచ్య ఆదిత్యం గృహ్ణీయాత్, గృహ్ణీయాద్ యజ్ఞం, యజ్ఞం వి ఇచ్ఛంద్యాత్, ఛంద్యాద్యత్. యదుభౌ ఉభా విముచ్య అవిముచ్యేథాముచ్యేత్యవిముచ్య, యథానాగతాయ అనాగతాయాధిక్యం, అనాగతాయేత్యనాగతాయ ఆధిక్యం క్రియతే క్రియతే తాదృగ్, తాదృగేవ ఏ తద్ తద్విముక్త విముక్తోన్య విముక్త విముక్త అన్యోవాన్ అరివాన్ భవతి భవత్యతిముక్త అవిముక్తోన్య అవిముక్త విముక్త అన్యోథ అథాతిథ్యం ఆతిథ్యం గృహ్ణాతి గృహ్ణాతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యై పత్నీ సంతత్యాది సంతత్యై పత్నివారభతే అన్వారభతే పత్నీ అన్వారభత ఇత్యను ఆరభతే పత్నీ ఇది పారేణశ్య పారేణశ్యశేషే పారేణశ్యేది పారేణశ్య ఈశే పత్నియా పత్నియైవ ఏవానుమతం అనుమతన్ని అనుమతమిత్యనోమతం నిర్వపతి వపదియత్ యద్వై వై పత్నీ పత్నీ యజ్ఞస్య యజ్ఞస్య కరోతి కరోతి విచ్ఛనం విచ్ఛనం తత్ తదసో అథో పత్నియా అథో యజ్ఞో పత్నియా ఏవైష ఏష యజ్ఞస్య యజ్ఞస్య అన్వారంభ అన్వారంభో నవచ్చిత్యై అన్వారంభ ఇత్యను ఆరంభ అనవచ్చిత్యై యావద్భి అనవచ్చిత్యానవచ్చిత్యై యావద్భిర్వై యావద్భిర్వి యావద్భి వై రాజా రాజానుచరై అనుచరైరాగచ్చతి అనుచరైరితనుచరై ఆగచ్చతి సర్వేభ్య ఆగచ్చతిగచ్చతి సర్వేభ్యో వై వైతేభ్య తేభ్య ఆతిథ్యం ఆతిథ్యం క్రియతే క్రియతే ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వై సోమస్య సోమస్య రాజ్య రాజ్యమనుచరాణి అనుచరాణ్యే అనుచరాణీనుచరాణి అగ్నేరాతిథ్యం ఆతిథ్యమతి అసి విష్ణవే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ గాయత్రియై గాయత్ర్యా ఏవైతేన ఏదేన కరోతి కరోతి సోమస్య సోమస్యాతిథ్యం ఆతిథ్యమతి అసి విష్ణవే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ తిష్ఠుభే తిష్ఠుభరేవ ఏవైతేన ఏదేన కరోతి కరోత్యతిథే అతిథేరాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ జగత్యై జగత్యా ఏవైతేన ఏదేన కరోతి కరోత్యగ్నే అగ్నేన రాయస్పోషదాన్నే రాయస్పోషదాన్నే విష్ణవే రాయస్పోషదాన్న ఇది రాయస్పోషాదాన్నే విష్ణవే తేది ఇత్యాహ ఆహ దృష్టుభే అదృష్టుభరేవ అనుష్ఠుభైత్యనోస్తుభే ఏవైతేన ఏదేన కరోతి కరోతి శ్యేనాయ శ్యేనాయ త్వా త్వా సోమభృతే సోమభృతే విష్ణవే సోమభృత ఇది సోమాభృతే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ గాయత్రియై గాయత్ర్యా ఏవైతేన ఏదేన కరోతి కరోతి పంచ పంచకృత్వ కృత్వా గృహ్ణాది గృహ్ణాది పంచాక్షరా పంచాక్షరా పంక్తి పంచాక్షరేది పంచాక్షరా పంక్తి పాండ పాండో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదినేది బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాద్గాయత్ర్యై గాయత్ర్యా ఉభయర ఉభయర ఆదిత్యస్య ఆదిత్యస్య క్రియతే క్రియతై ఇది యత్ యదేవ ఏవాద అదస్వం సోమమా ఆహరత్ అహరత్తస్మాత్ తస్మాత్గాయత్ర్యై గాయత్ర్యా ఉభయత ఉభయత ఆదిత్యస్య ఆదిత్యస్య క్రియతే క్రియతే పురస్సాత్ పురస్సాచ్చ చోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య యదాదిత్యం ఆదిత్యం నవకపాల నవకపాల పురోడాశ నవకపాల ఇది నవకపాల పురోడాశో భవతి భవతి తస్మాత్ తస్మాన్నవధ నవధా శిర నవధేతి నవధ శిరో విశ్యూతం విశ్యూతం నవకపాల విశ్యూతమిూతం నవకపాల పురోడాశ నవకపాల ఇది నవకపాల పురోడాశో భవతి భవతి తే త్రయ త్రయస్త్రికపాలా త్రికపాలాస్త్రివృతా త్రికపాలాత్రికపాలా త్రివృతా స్తోమేన త్రివృతైత్రివృతా స్తోమేన సంవితా సంవితా స్వేద సంవితా ఇది సంవిత తేజస్త్రివృత్ త్రివృత్తేజ త్రివృతి త్రివృత్ తేజ యజ్ఞస్య శీలిషన్ శీలిషం దాది దాది నవకపాల నవకపాల పురోడాశ నవకపాల నవకపాల పురోడాశో త్రికపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపాలాయకపా ప్రాణేన సంహితృద్ సంహితారి సంహితా త్రివృద్వై త్రివృజితి స్త్రీవృద్ వై ప్రాణ ప్రాణస్త్రివృతం ప్రాణయితి ప్రాణ త్రివృతమే త్రివృతమితి స్త్రీవృతం ఏ ప్రాణం ప్రాణమధిపూర్వం ప్రాణమితి ప్రాణం అధిపూర్వం యజ్ఞస్య అభిపూర్వమిత్యధిపూర్వం యజ్ఞస్య శీర్షన్ శీర్షం దధాతి దాది ప్రజాపతే ప్రజాపతేర్వై ప్రజాపతేరది ప్రజాపతే వాతాని ఏతాని పక్ష్మాణి పక్ష్మాణి యదశ్వబాలా అశ్వబాలా ఐక్షవీ అశ్వబాలా ఇత్యశ్వబాలా ఐక్షవీ తిరశ్చీ ఐక్షవీ ఇత్యైక్షవీ తిరశ్చీయత్ తిరశ్చీ తిరశ్చీ ఇదాశ్వబాల ఆశ్వబాల ప్రస్తర ఆశ్వబాల ఇశ్వబాల ప్రస్తరో భవతి ప్రస్తర ఇది ప్రాస్తర భవత్యైక్షవీ ఐక్షవీ తిరశ్చీ ఐక్షవీ ఇత్యైక్షవీ తిరశ్చీ ప్రజాపతే తిరశ్చీ తిరశ్చీ ప్రజాపతేరేవ ప్రజాపతేరి ప్రజాపతే తచ్చక్షు చక్షుసం సంహరవి మరవి దేవా వై వయ్యా యా ఆహుతి ఆహుతిరజురవు అజభవీరిద్యాహుతి అజభవస్తా తా అసురా అసురా నిష్కామం నిష్కామమాదన్ ఆదంపే తే దేవాశ్వర్యం కాశ్వర్యమపశ్యన్ అపశ్యం కర్మణ్య కర్మణ్యో వై మయి కర్మ కర్మైనేన ఏనేన బ్రువీత బ్రువీతేతి తేహాశ్వర్యమయాన్ కాశ్వర్యమయాన్ పరిధీన్ కాశ్మర్యమయాది కాశ్మర్యామయాన్ పరిధీన కుర్వత పరిధీనిది పరిధీన్ అకర్వత తైర్వై వై తే రక్షాగుంసి రక్షాగస్యప అపాఘత అఘతర్యత్కాశ్వర్యమయా కాశ్మర్యమయా పరిధయ కాశ్మర్యమయాది కాశ్మర్యామయా పరిధయో భవంతి పరిధయ ఇది పరిధయ భవంతి రక్షసా రక్షసామపహత్యై అపహత్యై సమ్ అపహత్యాపాహత్యై సర్గస్పర్శయతి స్పర్శయతి రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ అనన్వచారాయేత్యనన్వచారాయ అపురస్తాద్ పురస్తాత్ పరి పరిదాది దాత్యాదిద్య ఆదిద్యో హి ఏవోర్జన్ ఉద్యన్ పురస్తాద్ ఉద్యన్నిద్యుదోయన్ పురస్తాద్రక్షాగుంసి రక్షాగస్యపహంతి అపహంతి ఊర్ధ్వే అపహంతీత్యపహంతి ఊర్ధ్వే సమిధౌ ఊర్ధ్వే ఇత్యూర్ధ్వే సమిధావా సమిధావిరి సంయుధౌ ఆదధాది దాది ఉపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏ రక్షాగుంసి రక్షాగస్యప అపహంతి అంతిషా యజుషా అన్యాం అన్యాం తూష్ణీం తూష్ణీమన్యాం అన్యాం విసనత్వాయ విసనత్వాయ ద్వే విసనత్వాయ విసనత్వాయ ద్వే ఆ ద్వే ఇది ద్వే ఆదధాది దాది ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యాయ ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదిన వదంతి బ్రహ్మవాదినేకి బ్రహ్మవాదిన వదంత్యగ్ని అగ్నిశ్చ చై వా ఏతౌ ఏతౌ సోమ సోమశ్చ కథా కథా సోమాయ సోమాయాదిత్యం ఆదిత్యం క్రియతే క్రియతేన నాగ్నే అగ్నయ్యదగ్నౌ అగ్నావగ్నిం అగ్నిం అజిత్వా అజిత్వా ప్రహరతి ప్రహరతి తేన ప్రహరీరి ప్రహరది తేనైవ ఏవాగ్నే అగ్నయ ఆదిత్యం ఆదిత్యం క్రియతే క్రియతే అథో ఖలు అథో ఇతిథో ఖల్వాహు ఆహురగ్ని అగ్నిసర్వాహ సర్వా దేవత ఇదిహవి హవిరాసాద్య ఆసాద్యాగ్ని ఆసాద్యేత్యాసాద్య అగ్నిం మంథతి మంథతి హవ్యాయ హవ్యాయైవ ఏవాసన్నాయ ఆసన్నాయ సర్వాహ ఆసన్నాయేత్యాసన్నాయ సర్వా దేవత దేవత జనయతి జనయతీతి జనయతి దేవాసురా సంయత్తా దేవాసురా ఇది దేవాసురా సంయత్తా ఆసన్ సంయత్తా ఇది సంయత్తా ఆసంతే తే దేవా దేవానిస నిథో విప్రియా విప్రియా ఆసన్ విప్రియా ప్రియా ఆసంతే ఏ అన్యోన్యస్మై అన్యస్మై జ్యేష్ఠ్యాయ జ్యైష్ట్యాదిష్టమానా అతిష్టమానా పంచధా పంచధావి పంచభేది పంచాధా వ్యక్రామన్ అక్రామన్నగ్ని అగ్నిర్వసుభి వసుభి సోమ వసుభిర్ది వసుభి సోమో రుద్రై రుద్రైరింద్ర ఇంద్రో మరుద్భి మరుద్భిర్వరుణ మరుద్భిర్జి మరుద్రై వరుణమాదిత్యై ఆదిత్యై బృహస్పతి బృహస్పతిర్విశ్వై విశ్వైర్దేవై దేవైస్తే తే అమన్యంత అమన్యంతసురేభ్య అసురేభ్యో వై వాయం ఇదం భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్యోరధ్యామ అధ్యామోయత్ యన్మిథ మిథో విప్రియా విప్రియా స్మ విప్రియా ఇది విప్రియా స్మోయా యాన నమా ఇమా ప్రియా ప్రియా సమవ తమవస్థా తాస్సమవద్యామహై సమవద్యామహై తాభ్య సమవద్యామహమవద్యామహై తాభ్య సహ సనిర్చాద్ఛాద్యోన నథమ ప్రథమోన్య అన్యోన్యస్మై అన్యస్మై దృహ్యాత్ దృహ్యాది తస్మాత్ తస్మాద్య సదానోనత్రిణాం సదానోనత్రిణాం ప్రథమ సదానోనత్రిణామిది సదానోనత్రిణాం ప్రథమో దృహ్యతి దృహ్యతి సహ స ఆర్తిం ఆర్తిమా ఆర్చతి రచ్చతి యత్తానోనత్రం తానోనత్రం సమవద్ది తానోనత్రమిది తానోనత్రం సమవద్ది భ్రాతృవ్యాభివృత్తి సమవద్ది సమవద్ది భ్రాతృవ్యాభివృత్తి భవతి భ్రాతృవ్యాభివృత్యా ఇది భ్రాతృవ్యాభివృత్తి భవత్యాత్మనా ఆత్మనా పరా పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యోవతి భవతి పంచ పంచకృత్వ కృత్వో అవద్యది ఇది పంచధా పంచధా హి పంచధేతి పంచధా హితే తత్సమవాద్యంత సమవాద్యంతో సమవాద్యంతేవి సమవాద్యంత అథో పంచాక్షరా అథో విద్యుతో పంచాక్షరా బంది పంచాక్షరే పంచాక్షర బంది పాంత పాంతో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవ అవరుంధే రుంధ ఆపతయే ఆపతయే ద్వా ఆపతయేపతయే ఆగృహామి గృహామీతి ఇహ ఆహ ప్రాణ ప్రాణో వై ప్రాణి ప్రాణ వా ఆపది ఆపది ప్రాణం ఆపదిరిపది ప్రాణమే ప్రాణమిది ప్రాణం ఏ ప్రేణాది ప్రేణాది పరిపతయే పరిపతయై పరిపతయై పరిపతయే ఇహ ఆహ మన మనో వై వై పరిపతి పరిపతిర్మన పరిపతిరి పరిపతి మన ఏ ప్రేణాది ప్రేణాది తోనత్రే తోనత్రైతి తానోనత్రైతి తనోనత్రే ఇహ ఆహ తనువ తనువోహి తే తాసమవాద్యంత సమవాద్యంత షాక్పరాయ సమవాద్యంతేతి సమవాద్యంత షాక్పరాయేతి ఇహ ఆహ శక్యై శక్యై హితే తాసమవాద్యంత సమవాద్యంత శక్మన్ సమవాద్యంతేతి సమవాద్యంత శక్మన్నోజిష్ఠాయ ఓజిష్ఠాయేతి ఇహ ఆహౌజిష్టం ఓజిష్టకం హి హితేతత్మన ఆత్మన సమవాద్యంత సమవాద్యంతనాదృష్టం సమవాద్యంతేతి సమవాద్యంత అనాదృష్టమతి అనాదృష్టమినాదృష్టం అస్యాదృశ్యం అనాదృశ్యమితి అనాదృశ్యమినాదృశ్యం ఇహ ఆహానాదృష్టం అనాదృష్టకం హి అనాదృష్టమినాదృష్టం హేతత్ ఏతదనాదృశ్యం అనాదృశ్యం దేవానా అనాదృశ్యమినాదృశ్యం దేవానామోజ ఓజయతి ఇహ ఆహ దేవానా దేవానాగం హి హేతత్ ఏతదోజ ఓజోభిషస్తిపా అభిషస్తిపా అనభిషస్తేణ్యం అభిషస్తిపాత్యభిషస్తిపా అనభిషస్తేణ్యమిది అనభిషస్తేణ్యమినభిషస్తేణ్యం ఇహ ఆహాభిషస్తిపా అభిషస్తిపా హి అభిషస్తిపాత్యభిషస్తిపా హ్యేతత్ ఏతదనభిషస్తేణ్యం అనభిషస్తేణ్యమను అనభిషస్తేణ్యమినభిషస్తేణ్యం అను మే దీక్షా దీక్షా దీక్షాపతి దీక్షాపతిర్మన్యతా దీక్షాపతిపతి మన్యతమిది ఇహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతద్ఘృతం ఘృతం వై వై దేవా దేవాజ్రం వజ్రం కృత్వా సోమం సోమఘ్నన్ అఘ్నన్నంతికం అంతికమివ ఇవ ఖలు ఖలు వై వా అస్యైతత్ ఏతచ్చరంది చరంది యత్తానూనత్రేణ తానూనత్రేణ ప్రచరంది తానూనత్రేణ ఇది తానూనత్రేణ ప్రచరంది పుంశురగుంశు ప్రచరంతేతి ప్రాచరంది అగుంశురగుంశుస్తే అగుంశురగుంశురిగుంశురగుంశు ఏ దేవ దేవ సోమ సోమా ఆప్యాయతామితి ఇహ ఆహయ యదేవ ఏవాస్యాపువాయతే అపువాయతే ఎన్నీయతే నీయతే తదేవ ఏవాస్య అస్యైతేన ఏతేనా ఆప్యాయతి ప్యాయత్యా ఆ తుభ్యం తుభ్యమింద్ర ఇంద్రస్యాయతామా ఆ త్వం సమింద్రాయ ఇంద్రాయ ప్యాయస్ ప్యాయస్యేది ఇత్యాహ ఆహోభౌ ఉభావేవ ఏవేంద్రం ఇంద్రం చ సోమం సోమం చాప్యాయతి ప్యాయత్యా ఆప్యాయ ప్యాయసీన్ సఖీని సంజ్ఞా సంజ్ఞా మేధయా మేధయతి ఇత్యాహ ఆహర్తిక మృత్యుజో వై వా అస్య సఖాయ సఖాయస్తాన్ తానే ఏవా ఆప్యాయతి ప్యాయతి స్వస్తి స్వస్తి తేదేవ దేవ సోమ సోమసుత్యాం సుత్యామశీయ శీలేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే ప్రవై వా ఏతేస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవందే శ్రవందే ఏ సోమం సోమమాప్యాయంది ఆప్యాయంత్యంతరిక్షదేవత్యః ఆప్యాయంతీప్యాప్యాయంది అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్యంతరిక్షాదేవత్యః హి సోమ సోమ ఆప్యాయి ఆప్యాయేష్ట ఆప్యాయ్యాప్యాయ్యేష్టారాయ రాయ ప్రేషే ఇషే భగాయ భగాయేతి ఇత్యాహ ఆహద్యావా పృథివీభ్యాం యావా పృథివీభ్యామే యావా పృథివీభ్యాం విద్యావా పృథివీభ్యాం ఏ నమస్కృత్య నమస్కృత్యాస్మిన్ నమస్కృత్యేది నమహాకృత్య అస్మిన్ లోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది దేవాసురా దేవాసురా సంయత్నా దేవాసురా దేవాసురా సంయత్నా ఆసన్ సంయత్నాయుసంయుక్త ఆసన్ ఏ దేవా దేవా విభ్యద విభ్యతో అగ్నిం అగ్నిం ప్రావిశన్ అవిషన్ తస్మాత్ తస్మాదాహు ఆహురగ్ని అగ్నిస్సర్వా సర్వా దేవతా దేవతాది ఏగ్ని అగ్నిమేవ ఏవరోధం వరోధం కృత్వాసురాన్ అసురానభి అభ్యభవన్ అభవన్నగ్ని అగ్నిమివ ఇవ ఖలు ఖలు వై వా ఏష ప్రవిశది విశది యో వాందరదీక్షా అవాందరదీక్షాముపైతి అవాందరదీక్షాత్యవాందరదీక్షా ఉపైతి భ్రాతృవ్యాభిభూత్యై ఉపైతిచ్యుదాయేతి భ్రాతృవ్యాభిభూత్యై భవతి భ్రాతృవ్యాభిభూత్యాది భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనా ఆత్మనాపరా పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యాత్మానం ఆత్మానమేవ ఏవ దీక్షయా దీక్షయా పాది పాది ప్రజా ప్రజామవాందరదీక్షయా ప్రజామిది ప్రజా అవాందరదీక్షయా సంతరాం అవాందరదీక్షయేత్యవాందరదీక్షయా సంతరాం మేఖలాం సంతరామిది సంతరాం మేఖలాగం సమాయచ్చతే సమాయచ్చతే ప్రజా సమాయచ్చత ఇది సమాయచ్చతే ప్రజాహి ప్రజేతి ప్రజా యా ఆత్మన ఆత్మనోంతరతరా అంతరతరా తప్తవ్రత అంతరతరేంతరాతరా తప్తవ్రతో భవతి తప్తవ్రత ఇది తప్తావ్రత భవతి వదందేభి వదందేభిర్మార్జయతే మార్జయతే నిరి హ్యగ్ని అగ్నిశీతేన శీతేన వాయువి వాయుది సమిధ్యి సమిధ్యయ్యా సమిధ్యా ఇది సాంధ్యై యాతే ఏ అగ్ని అగ్నే రుద్రియా రుద్రియా తనో తనోరితి విద్యా ఆహస్వయా సయవ ఏనత్ ఏనద్దేవతయా దేవతయా వ్రతయతి వ్రతయతి సయోనిత్వాయ సయోనిత్వాయ శాంత్యై సయోనిత్వాయతి సయోనిత్వాయ శాంత్యాదిశాంత్యై తేషామసురాణాం అసురాణాం తిస్రః తిస్రః పురః పుర ఆసన్ ఆసన్నయస్మై అయస్మయ్యవమా అవమాథ అథ రజతా రజతాథ అథ హరిణి హరిణీతా తా దేవా దేవా జేతుం జేతుం నాశక్నువన్ అశక్నువంతా తా ఉపసదా ఉపసదైవ ఉపసదేత్యుపాసదా ఏవాజిగీషన్ అజిగీషన్ తస్మాత్ తస్మాదాహు ఆహుర్య యశ్చైవం ఏవం వేద వేదయ యశ్చన నోపసదా ఉపసదా వై ఉపసదేత్యుపాసదా వై మహాపురం మహాపురం జయంతి మహాపురమితి మహాపురం జయంతీతి నిశితే తయిషు ఇషు పుంసం సమస్కర్వత అకర్వతాగ్నిం అగ్నిమనేకం అనేకం సోమం సోమగం శల్యం శల్యం విష్ణు విష్ణు తేజనం తేజనం తే హే బ్రువన్ అబ్రువన్ క ఇమా ఇమాపశిష్యతి అశిష్యతీతి రుద్ర రుద్రయతి ఇత్యబ్రువన్ అబ్రువన్ రుద్ర రుద్రో వై వై క్రూర క్రూరస్ సో అశ్యతు అశ్యత్విది ఇది సహ సో అబ్రవీద్ అబ్రవీద్వరం పరం వృణై వృణా అహం అహమే పశూనా పశూనామధిపతి అధిపతిరసాని అధిపతిరిత్యధిపతి రసానీతి ఇది తస్మాత్ తస్మాద్రుద్ర రుద్ర పశూనా పశూనామధిపతి అధిపతిస్తాం అధిపతిరిత్యధిపతి తాగుం రుద్ర రుద్రోవ అవాసృజత్ అసృజత్స సతిస్ర తిస్ర పుర పురోభిత్వా భిత్రైభ్య ఏభ్యో లోకేభ్య లోకేభ్యోసురాన్ అసురాన్ ప్రానుదత అనుదతయత్పసద ఉపసద ఉపసద్యంతే ఉపసదరిత్యుపాసద ఉపసద్యంతే భ్రాతృవ్యపరాణుత్యై ఉపసద్యంతరిత్యుపాసద్యంతే భ్రాతృవ్యపరాణుత్యైన భ్రాతృవ్యపరాణుత్యాది భ్రాతృవ్యాపరాణుత్యై నాన్యాం అన్యామాహుతి ఆహుతిం పురస్కాద్ ఆహుతిమిత్యాహుతి పురస్కాజ్జుహుయాద్ జుహుయాద్యత్యమన్యాం అన్యామాహుతిం ఆహుతిం పురస్కాద్ ఆహుతిమిత్యాహుతి పురస్కాజ్జుహుయాద్ హృదయాదన్యత్ అన్యన్ముఖం ముఖం కురయాద్ కురయాత్సేణ సేణాఘారం ఆఘారమా ఆఘారమిఘారం ఆఘారయతి ఘారయతి యజ్ఞస్ ప్రజ్ఞాద్యై ప్రజ్ఞాంత్యై పరాగ ప్రజ్ఞాత్యాది ప్రాజ్ఞాద్రి పరాగతిక్రమ్య అతిక్రమ్య జుహోతి అతిక్రమ్యేక్రమ్య జుహోతి పరాచ పరాచేవేభ్య ఏభ్యో లోకేభ్య లోకేభ్యో యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ఉదతే పునః పునరత్యాక్రమ్య అత్యాక్రమ్యోపసతం అత్యాక్రమ్యేత్యది ఆక్రమ్య ఉపసతం జుహోతి ఉపసతమిత్యుపాసతం జుహోతి ప్రణుద్య ప్రణుద్యైవ ప్రణుద్యేది ప్రారుద్య ఏవైభ్య ఏభ్యో లోకేభ్య లోకేభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ధృత్వా భ్రాతృవ్యలోకం భ్రాతృవ్యలోకమభ్యారోహతి భ్రాతృవ్యలోకమితి భ్రాతృవ్యాలోకం అభ్యారోహతి దేవాః అభ్యారోహతీత్యభి ఆరోహతి దేవా వై వయ్యాః యాః ప్రాతః ప్రాతరుపసదః ఉపసద ఉపాసీదన్ ఉపసద ఇత్యుపాసదః ఉపాసీదన్నంధః ఉపాసీదన్నిత్యుపాసీదన్ అన్నస్తాభి తాభిరసురాన్ అసురాన్ ప్రాణదంత అనువందయాః యాః సాయం సాయం రాత్రి రాత్రియై తాభిః తాభిర్యత్ యచ్ఛాయం ప్రాతః సాయం ప్రాతరుపసదః సాయం ప్రాతరితి సాయం ప్రాతః ఉపసద ఉపసద్యంతే ఉపసదైత్యుపాసర ఉపసద్యంతే అహోరాత్రాభ్యాం ఉపసద్యంతైత్యుపాసద్యంతే అహోరాత్రాభ్యామే అహోరాత్రాభ్యామిహరాత్రాభ్యాం ఏద్యమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే మృదతేజా యా ప్రాత ప్రాతర్యాజ్యాజ్యాస్యు స్యుసాహ తాస్సాయం సాయం ప్రోణవాక్యా ప్రోణవాక్యాణవాక్యాణవాక్యాదయాతయామత్వాయ తిస్ర అయాతయామత్వాయేత్యయాతయామత్వాయ తిస్ర ఉపసద ఉపసద ఉప ఉపసద ఇత్యుపాసద ఉపైతి ఏది త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ ప్రీణాది ప్రీణాది షట్ షట్ సంపద్యంతే పద్యంతే షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూన్ ఋతూనేవ ఏవ ప్రీణాది ప్రీణాది ద్వాదశ ద్వాదశాహీనే అహీనే సోమే సోమ ఉప ఉపైతి ఏది ద్వాదశ ద్వాదశమాసాహ మాసా సంవత్సర సంవత్సర సంవత్సరం సంవత్సరైతి సంవత్సర సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రీణాది ప్రీణాది చతుర్వింశతి చతుర్వింశతి చతుర్వింశతి చతుర్వింశతి సంపద్యంతే పద్యంతే చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసా చతుర్వింశతి చతుర్వింశతి అర్ధమాసానర్ధమాసాన్ అర్ధమాసానిత్యర్ధమాసా అర్ధమాసానే అర్ధమాసానిత్యర్ధమాసాన్ ఏ ప్రీణాది ప్రీణాత్యారాగ్రామ ఆరాగ్రామవాంతరదీక్షా ఆరాగ్రామిత్యారాగ్రామం అవాంతరదీక్షాముప అవాంతరదీక్షామిత్యవాంతరదీక్షా ప్రేయాద్ ఇయాద్య కామయేత కామయేతాస్మిన్ అస్మిన్మే మే లోకే లోకేర్ధురం అర్ధురగ్ సద్ సదితి ఇత్యేకం ఏకమగ్రే అగ్రేథ అథ ద్వౌ ద్వావథ అథ త్రీన్ ఏనథ అథ చతుర చతుర ఏషా ఏషా వై వా ఆరాగ్ర ఆరాగ్రావాంతరదీక్షా ఆరాగ్రేత్యారాగ్ర అవాంతరదీక్షాస్మిన్ అవాంతరదీక్షేత్యవాంతరదీక్ష అస్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకే అద్భుతం అద్భుతం భవతి భవతి పరోవరీయసీం పరోవరీయసీమవాంతరదీక్షా పరోవరీయసీమితి పరహావరీయసీం అవాంతరదీక్షాముప అవాంతరదీక్షామిత్యవాంతరదీక్షా ఉపేయాద్ యాద్య యః కామయేత కామయేతముష్మిన్ అముష్మిన్ మే మే లోకే లోకే అద్భుతం అద్భుతం స్యాద్ స్యాదితి ఇది చతుర చతురోగ్రే అగ్రేథ అథత్రీన్ త్రీనథ అథ ద్వౌ ద్వావథ అథైకం ఏకమేషా ఏషా వై వై పరోవరీయసీ పరోవరీయస్యవాంతరదీక్ష పరోవరీయసీతి పరహావరీయసీ అవాంతరదీక్షాముష్మిన్ అవాంతరదీక్షేత్యవాంతరదీక్ష అముష్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకేర్ధుకం అర్ధుకం భవతి భవతీతి భవతి స్వర్గం వై స్వర్గమితి స్వహాగం వా ఏతే లోకం లోకయంతి ఎంతి య ఉపసద ఉపసద ఉపయంతి ఉపసద ఇత్యుపాసద ఉపయంతి తేషాం ఉపయంతిపాయంతి తేషాయ య ఉన్నయతే ఉన్నయతే హీయతే ఉన్నయత ఇత్యుదన్నయతే హీయత ఏవ సహ సన నోత్ ధనేషి ధనేషీతి ఇది సోన్నీలం సోన్నీలమివ సోన్నీలమితి సోన్నీలం ఇవయ యో వై వై స్వార్థేతాం స్వార్థేతాయతాం స్వార్థేతాది స్వార్థాయితాం యథాది శ్రాంత శ్రాంతో హీయతే హీయత ఉత ఉత సహ స నిష్ట్యాయ నిష్ట్యాయ సహ సహ వసతి వసతి తస్మాత్ తస్మాత్ సకృత్ సకృదున్నీయ ఉన్నీయన ఉన్నీయేత్యునీయ నాపరం అపరముత్ ఉన్నయేత అనేత దధ్నా దధ్నోత్ ఉన్నయేత నయేత ఇతత్ ఏతద్వై వై పశూనాం పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే యజ్ఞ యజ్ఞో దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత విష్ణు విష్ణురూపం రూపం కృత్వా కృత్వా సహ స పృథివీం పృథివీం ప్రావిశత్ అవిషత్తం తందేవా దేవాహస్తాన్ హస్తాన్ సగంభ్య సగంభ్యైచ్ఛన్ సగంభ్యేతి సంభ్య ఐచ్ఛందం తమింద్ర ఇంద్ర ఉపర్యుపరి ఉపర్యుపర్యతి ఉపర్యుపరీపరి ఉపరి అత్యక్రామత్ అక్రామత్స సోబ్రవీద్ అబ్రవీత్క కోమా వాయం అయముపర్యుపరి ఉపర్యుపర్యతి ఉపర్యుపరీపరి ఉపరి అత్యక్రమీద్ అక్రమీరితి ఇత్యహం అహం దుర్గే దుర్గే హంతా దుర్గ ఇది విభోగే హంతేతి ఇత్యథ అథక కస్త్వం త్వమితి ఇత్యహం అహం దుర్గాద్ దుర్గాదాహర్త దుర్గాదిగోగాద్ ఆహర్తేతి ఆహర్తేత్యాహర్త ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్ దుర్గే దుర్గే వై దుర్గయోగే వై హంతా హంతావోచసా అవోచసా వరాహ వరాహోయమ్ అయమ్ వామమోష వామమోష సప్తానా వామమోషైతి వామమోష సప్తానాం గిరీణాం గిరీణాం పరస్తాద్ పరస్తాద్ విత్తం విత్తం వేద్యం వేద్యమసురాణాం అసురాణాం విభర్తి విభర్తితం పంజహి ఇది ఇది దుర్గే దుర్గే హంతా దుర్గ ఇది దుర్గే హంతాసి అసీతి ఇది సహ సదర్భపుంజీలం దర్భపుంజీలముద్దృశ్య దర్భపుంజీలమిది దర్భాపుంజీలం ఉద్దృశ్య సప్త ఉద్దృశ్యేద్యుదృశ్య సప్తగిరీన్ గిరీన్ భిత్వా తమ్ తమహన్ అహన్ సహ సోబ్రవీద్ అబ్రవీద్ దుర్గాద్ దుర్గాద్వై దుర్గాది దుర్గాద్ ఆ ఆహర్త ఆహర్తావోచసా ఆహర్తేత్యాహతా అవోచసా ఏతమ్ ఏతమా ఆహర హరేతి ఇది తమ్ తమేభ్యేభ్యో యజ్ఞ యజ్ఞ యజ్ఞం యజ్ఞమా ఆహరత్ అహరద్యుత్ తద్విత్తం విత్తం వేద్యం వేద్యమసురాణాం అసురాణమవిందంత అవిందంత తదేకం ఏకం వేద్యై వేద్యై వేదిత్వం వేదిత్వమసురాణాం వేదిత్వమిది వేదిత్వం అసురాణాం వై వా ఇయమ్ ఇయమగ్రే అగ్ర ఆసీత్ ఆసీద్యావత్ యావదాసీన ఆసీన పరాపశ్యతి పరాపశ్యతి తావత్ పరాపశ్యతీతి పరాపశ్యతి తావద్దేవానాం దేవానాం తే తే దేవా దేవా అబ్రువన్ అబ్రువన్నసో తస్వ ఏవన నోస్యాం అస్యామపి అపీతి ఇది క్రియత్ క్రియద్వహ ఓదాస్యామ దాస్యామీతి ఇది యావత్ యావదియమ్ ఇయమం సరావృగీ సరావృగీత్రి త్రిపరిక్రామతి పరిక్రామతి తావత్ పరిక్రామతి పరిక్రామతి తావన్న నో దత్త దత్తేతి ఇది సహ స ఇంద్ర ఇంద్రస్సలాభృచి రూపం రూపం ఇమాం త్రిసర్వత పరి పర్యక్రామత్ అక్రామత్త తదిమాం ఇమామవిందంత అభిందంత యదిమాం ఇమామవిందంత అభిందంతత తద్వేద్యై వేద్యై వేదిత్వం వేదిత్వపుంసా వేదిత్వమితి వేదిత్వం సా వై వాయుయం ఇయగం సర్వా సర్వైవ ఏవ వేది వేదిరియది ఇయది శక్ష్యామి శక్ష్యామీతి ఇది తు త్వయి వా అవమాయ అవమాయ జిజంతే అవమాయేత్యవామాయ యజంతే త్రిగంషత్ త్రిగంషత్ పదాని పదాని పశ్చాత్ పశ్చాత్ తిరశ్చై తిరశ్చై భవతి భవతి షట్్రిగంషత్ షట్్రిగంషత్ ప్రాచీ షట్్రిగంషత్ త్రిగంషత్ ప్రాచీ చతుర్విగంశతి చతుర్విగంశతి పురస్తాత్ చతుర్విగంశతి చతుర్విగంశతి పురస్తాత్ తిరశ్చై తిరశ్చై దశ దశ దశ దశ సం దశ దశేతి దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేది దశాక్షరా విరాడన్నం విరాడి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడి వీరాట్ విరాజైవ విరాజేది వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అవరుంధే రుంధవత్ ఉద్ధంతి అంతియత్ యదేవ ఏవాస్యాహ అస్యామేధ్యం అమేధ్యం తత్ తదప అపహంతి హంత్యుత్ ఉద్ధంతి హంత్యుతస్మాత్ తస్మాదోషధయ ఓషధయపరా పరా భవంతి భవంతి బరిహి బరిహిస్తృణాది తృణాదితస్మాత్ తస్మాదోషధయ ఓషధయపున పునరా ఆభవంతి భవంత్యుత్తరం ఉత్తరం బరిష ఉత్తరమిదరం బరిష ఉత్తరబరి ఉత్తరబరిస్తృణాది ఉత్తరబరిరిత్యుత్తరబరి తృణాది ప్రజా ప్రజా వై ప్రజా ప్రజా వై బరి బరిర్యజమాన యజమాన ఉత్తరబరి ఉత్తరబరిర్యజమానం ఉత్తరబరిరిత్యుత్తరబరి యజమానమే ఏవాయజమానాద్ అయజమానాదుత్తరం ఉత్తరం కరోతి ఉత్తరమిదరం కరోతి తస్మాద్ తస్మాద్యజమాన యజమానో యజమానాద్ అయజమానాదుత్తర ఉత్తరమిదర యద్వై వా అనీశాన అనీశానో భారం భారమాదత్తే ఆదత్తేవి ఆదత్తరిద్యాదత్తే వివై వై సహ సరిషతే ఇషతే యత్ యద్వాదశ ద్వాదశ సాన్నస్య సాన్నస్యోపసద సాన్నస్యేతి సాన్నస్య ఉపసదస్యో ఉపసద ఇత్యుపాసద స్యుస్తిస్రోహీనస్ అహీనస్ యజ్ఞస్ యజ్ఞస్ విలోమ విలోమ క్రియేత విలోమేతి విలోమ క్రియేత తిస్రేవ ఏ సాన్నస్ సాన్నస్యోపసద సాన్నస్యేతి సాన్నస్ ఉపసదో ద్వాదశ ఉపసద ఇత్యుపాసద ద్వాదశాహీనస్ అహీనస్ యజ్ఞస్ యజ్ఞస్ సవీర్యత్వాయ సవీర్యత్వాయాథో సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ అథో సలోమ అథో ఇథో సలోమ క్రియతే సలోమేతి సాలోమ క్రియతే వత్స వత్సైక ఏకస్కన సలో భాగీ భాగీ సీత సోథ అథైకం ఏకద్విస్తనం స్తనం వ్రతం వ్రతముప ఉపైతి ఏత్రిథ అథ ద్వౌ ద్వావథ అథ త్రీన్ త్రీనథ అథ చతుర చతుర ఏతత్ ఏతద్వై వై క్షురపది క్షురపది నామ క్షురపదీతి క్షురాపది నామ వ్రతం వ్రతం ప్రజాతాన్ జాతాన్ ధాతృవ్యాన్ ధాతృవ్యాన్ నృదతే నృదతే ప్రతి ప్రతినిష్యమాణాన్ వినిష్యమానాథో అథో కనీయత అథో ఇత్యథో కనీయస ఏ భూయ భూయ ఉప ఉపైతి ఏది చతుర చతురగ్రే అగ్రే స్తనాన్ స్తనాన్ వ్రతం వ్రతముప ఉపైతి ఏత్యథ అథ త్రీన్ త్రీనథ అథ ద్వౌ ద్వావథ అథైకం ఏకమేతత్ ఏతద్వై వై సుజఘనం సుజఘనం నామ సుజఘనమితి సుజఘనం నామ వ్రతం వ్రతం తపస్యం తపస్యకం సువర్గ్యం సువర్గ్యమథో సువర్గ్యమితి సువహాగ్యం అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏ జాయతే జాయతే ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రాజయా పశుభిర్యవాగో పశుభిరితి పశుభి యవాగోరాజన్యస్ రాజన్యస్ వ్రతం వ్రతం క్రూరా క్రూరేవ ఇవ వై వయ్యవాగో యవాగో క్రూర క్రూర ఇవ రాజన్య రాజన్యో వజ్రస్ వజ్రస్ రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఆమిక్షా సమృద్ధ్యా ఇది సమృద్ధి ఆమిక్షా వైశ్య వైశ్య పాకయజ్ఞ పాకయజ్ఞ రూపం పాకయజ్ఞ పాకయజ్ఞ రూపం వృష్టి వృష్టి పేజ పయోవై బ్రాహ్మణస్ బ్రాహ్మణస్ పేజ తేజో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణస్ పేజ తేజస్పయ పయస్పేజ తేజసైవ ఏ తేజ తేజస్పయ పయ ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేజో అసో వయస అసో విత్యసో వయసా వై వై గర్భాహ గర్భా వర్ధంతే వర్ధంతే గర్భ గర్భ ఇవ ఇవ ఖలు ఖలు వై వాషయత్ీక్షి దీక్షితో అస్య పయ అయో వ్రతం వ్రతం భవతి భవత్యాత్మానం ఆత్మానమేవ తద్వర్ధయతి వర్ధయతి త్రివ్రత త్రివ్రతో వై త్రివ్రత ఇది త్రివ్రత వై మును మునురాసీర్ ఆసీద్వివ్రతా వివ్రతా అసురా వివ్రత ఇది ద్వీవ్రత అసురా ఏకవ్రతా ఏకవ్రతా దేవాకవ్రతాకవ్రతా దేవా ప్రాత ప్రాతర్ మధ్యం దినే మధ్యం దినే సాయం సాయం తత్ సన్మనోహ మనోహర్వ్రతం వ్రతమాసీత్ ఆసీత్ పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం పుష్ై పుష్ై ప్రాత ప్రాతశ్చ సాయం సాయం చాసురాణాం అసురాణాం నిర్మధ్యం నిర్మధ్యం క్షుత నిర్మధ్యమితి మధ్యం క్షుధో రూపం రూపం దద తదస్తే ఏ పరా పరాభవన్ అభవన్ మధ్యం దినే మధ్యం దినే మధ్యరాత్రే మధ్యరాత్రే దేవానాం మధ్యరాత్రేది మధ్యరాత్రే దేవానాం దద తదస్తే తే భవన్ అభవన్ సువర్గం సువర్గంలోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయత్ ఎదస్య అస్య మధ్యం దినే మధ్యరాత్రే మధ్యరాత్రే వ్రతం మధ్యరాత్రైతి మధ్యరాత్రే వ్రతం భవతి భవతి మధ్యత మధ్యతో వై వా అన్నేన అన్నేన భుంజతే భుంజతే మధ్యత మధ్యత తదూర్జం ఊర్జం ధత్తే ధత్తే భ్రాతృవ్యాధిభోజ్యై భ్రాతృవ్యాధిభోజ్యై భవతి భ్రాతృవ్యాధిభోజ్యా భ్రాతృవ్యాధిభోజ్యై భవత్యాత్మనః ఆత్మనా పరా పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి గర్భ గర్భో వై వా ఏషయత్ీక్షి దీక్షితో యోని యోనిర్దీక్షితమిదం దీక్షితమిదం యత్ దీక్షితమిదమితి దీక్షితమిదం యద్దీక్షి దీక్షితో దీక్షిత విమితాత్ దీక్షిత విమితాత్ ప్రవసేత్ దీక్షిత విమితాది దీక్షిత విమితాత్ ప్రవసేద్యథా ప్రవసేది ప్రవసేత్ యథా యోనే యోనేర్గర్భ గర్భస్కందరి స్కందరి తాదృగ్ తాదృగేవ ఏవత్ తన్న న ప్రవస్తవ్యం ప్రవస్తవ్యమాత్మన ప్రవస్తవ్యమితి ప్రవస్తవ్యం ఆత్మనో గోపీఠాయ గోపీఠాయీశ ఏష వై వై వ్యాఘ్ర వ్యాఘ్ర కులగోప కులగోపోయత్ కులగోప ఇది కులగోప యదగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాద్విత్ీక్షి దీక్షిత ప్రవసేత్ ప్రవసేత్ సహ ప్రవసేది ప్రవసేత్ సేనం ఏనమీశ్వర ఈశ్వరో అనోత్య అనోత్య హంతో అనోత్యేత్యనోత్య హంతోర్న ప్రవస్తవ్యం ప్రవస్తవ్యమాత్మన ప్రవస్తవ్యమితి ప్రవస్తవ్యం ఆత్మనో ముక్తి ముక్తి దక్షిణత దక్షిణదర్శయే ఏతత్ ఏతద్వై వై యజమానస్య యజమానస్యాయతనం ఆయతనగ్రస్వే ఆయతనమిత్యాయతనం సదేవ ఏవాయతనే ఆయతనే శయే ఆయతనమిత్యాయతనే శయేగ్ని అగ్నిమభ్యావృత్య అభ్యావృత్య శయే అభ్యావృత్యేతిభి ఆవృత్య శయే దేవతాః దేవతారేవ ఏవ యజ్ఞం యజ్ఞమభ్యావృత్య అభ్యావృత్య శయే అభ్యావృత్యేతిభి ఆవృత్య శయ ఇది శయే పురోహవిషే వ్యజనే పురోహవిషీతి పురహవిషి దేవయజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయేద్యం కామయేత కామయేతోప ఉపయనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తరయజ్ఞోదర యజ్ఞో నమేద్ నమేదభి అభిసువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం జయేద్ేదితిత్ ఏతద్వై వై పురోహవి పురోహవిర్దేవయజనం పురోహవిరితి పురహాహవి దేవయజనం దేవయజనమితి దేవాయజనం ఎస్య హోతా హోతా ప్రాతరనువాగం ప్రాతరనువాగమనుబ్రువన్ ప్రాతరనువాగమితి ప్రాత అనువాగం అనుబ్రువన్నగ్ని అనుబ్రువన్నిత్యనుబ్రువన్ అగ్నిమవ అపహాదిత్యం ఆదిత్యమభి అభి విపశ్యతి విపశ్యుప విపశ్యతీతి విపశ్యతి ఉపయనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తరయజ్ఞోదర యజ్ఞో నమతి నమద్యభి అభిసువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం జయతి ప్రియత్యాప్తే ఆప్తే వ్యజనే ఏ వ్యజనే యాజయేత్ దేవయజనైతి దేవాయజనే యాగే ధాతృవ్యవంతం ధాతృవ్యవంతం బంధా ధాతృవ్యవంతమిర్ధాతృవ్యాబంధం బంధాం వాధిస్పర్శేద్ అధిస్పర్శేద్ కర్తం అధిస్పర్శేదిత్యధిస్పర్శేద్ కర్తం వాయావద్ యావన్న నానసే అనసే యాతవై యాతవైన నరథాయ రథాయైతద్ ఏతద్వై వా ఆప్తం ఆప్తం దేవయజనం దేవయజనమాప్నోతి దేవయజనమితి దేవయజనం ఆప్నోత్తేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం నైనం ఏనం భ్రాతృవ్య భ్రాతృవ్య ఆప్నోతి ఆప్నోత్యేకోన్నతే ఏకోన్నతే దేవయజనే ఏకోన్నతైత్యేకా ఉన్నతే దేవయజనే యాజయే దేవయజనైతి దేవాయజనే యాజయే పశుకామం పశుకామేకోన్నతాద్ పశుకామితి పశుకామం ఏకోన్నతాద్వై ఏకోన్నతాదిత్యేకా ఉన్నతాత్ వై దేవయజనాద్ దేవయజనాదంగిరస దేవయజనాది దేవాయజనాద్ అంగిరస పశూన్ పశూన సజంత అసజంతాంతరా అంతరా సరోహవిర్ధానే సరోహవిర్ధానే ఉన్నతం సరోహవిర్ధానే ఇది సరహవిర్ధానే ఉన్నతగ్ సద్ ఉన్నతమిదోన్నతం సేతత్ ఏతద్వై వా ఏకోన్నతం ఏకోన్నతం దేవయజనం ఏకోన్నతమిత్యేకా ఉన్నతం దేవయజనం పశుమాన్ దేవయజనమితి దేవాయజనం పశుమానేవ పశుమాని పశుమాన్ ఏవతి భవతి త్యున్నతే త్యున్నతే దేవయజనే త్యున్నతే ఉన్నతే దేవయజనే యాజయేత్ దేవయజనమితి దేవాయజనే యాజయేత్ స్వర్గకామం స్వర్గకామం త్రియున్నతాత్ స్వర్గకామతి స్వర్గకామం త్రియున్నతాద్వై త్రియున్నతాదిత్యున్నతాత్ వై దేవయజనాత్ దేవయజనాదంగిరస దేవేజనాది దేవాయజనాత్ అంగిరస స్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువాగం లోకమాయన్ ఆయన్నంతరా అంతరాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయమిద్యా ఆహవనీయం చ హరిధానం హరిధానం చ హరిధానమితి హరిధానం సోన్నతం ఉన్నతగ్రస్యాత్ ఉన్నతమిత్యుతోన్నతం సారంతరా అంతరాహవిర్ధానం హరిధానం చ హరిధానమితి హరిధానం చ సద సదశ్చ చాంతరా అంతరా సద సదశ్చ చగార్హవత్యం గార్హవత్యం చ గార్హవత్యమితి గార్హవత్యం చైతద్ ఏతద్వై వైత్యున్నతం త్ర్యున్నతం దేవయజనం త్ర్యున్నతమితి త్రియున్నతం దేవయజనం స్వర్గం దేవయజనమితి దేవాయజనం స్వర్గమేవ స్వర్గమితి స్వహాగం ఏ లోకం లోకమేతి ఏది ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే దేవయజనే ప్రతిష్ఠితేది ప్రతిష్ఠితే దేవయజనే రాజయే దేవయజనమితి దేవాయజనే యాజయే ప్రతిష్టాకామం ప్రతిష్టాకామేతత్ ప్రతిష్టాకామమితి ప్రతిష్టాకామం ఏతద్వై వై ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం దేవయజనం ప్రతిష్ఠితమితి ప్రవేశితం దేవయజనం యద్ దేవయజనమితి దేవాయజనం యత్సర్వత సర్వత సమం సమం ప్రతి ప్రత్యేవ ఏ తిష్యతి అన్యా ఓషధయ అన్యా అన్యాన్యా అన్యా ఓషధయోర్జతిశక్తిశక్తా స్యు యతిశక్త అతిశక్త తద్యాజయేత్ యాజయే పశుకామం పశుకామేతత్ పశుకామమితి పశుకామం ఏతద్వై వై పశూనాం పశూనాకం రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి నిరుతి గృహీతే నిరుతి గృహీతే దేవయజనే నిరుతి గృహీతరి నిరుతి గృహీతే దేవయజనే రాజయేత్ దేవయజనైతి దేవాయజనే రాజయేద్యం యం కామయేత కామయేత నిర్వృత్యా నిర్వృత్యా నిర్వృత్యేతి నిహేవృత్యా అస్ యజ్ఞం యజ్ఞం గ్రాహయేయం గ్రాహయేయమితి ఇత్యేతత్ ఏతద్వై వై నిర్వృతిగృహీతం నిర్వృతిగృహీతం దేవయజనం నిర్వృతిగృహీతమితి నిర్వృతీగృహీతం దేవయజనం యత్ దేవయజనమితి దేవాయజనం యత్సదృశ్యై సదృశ్యై సత్యాహ సత్యారక్షం రక్షం నిర్వృత్యా నిర్వృత్యైవ నిర్వృత్యే గృహేవృత్యా ఏవాస్య అసి యజ్ఞం యజ్ఞం గ్రాహయతి గ్రాహయతి వ్యావృత్తే వ్యావృత్తే దేవయజనే వ్యావృత్తైతి ఆవృత్తే దేవయజనే యాజయేత్ దేవయజనైతి దేవాయజనే యాజయేద్ వ్యావృత్కామం వ్యావృత్కామయ్యం వ్యావృత్కామయ్య వ్యావృతకామం ఎం పాత్రే పాత్రే వాతంతే తప్తే వామీమాగుంసేణం మీమాగుంసేణం ప్రాచీనం ప్రాచీనమాహవనీయాద్ ఆహవనీయా ప్రవణం ఆహవనీయాదిత్యాహవనీయాద్ రమణగ్ర సమణమతి బ్రాహ్మణం సార్ ప్రతీచీనం ప్రతీచీనం గార్హవద్యాద్ వ్యావృత్తం దేవయజనం వ్యావృత్తమివృత్తం దేవయజనం వి దేవయజనమితి దేవాయజనం పాప్మనః పాప్మనా ధాతృవ్యేన ధాతృవ్యేణ ఆవర్తతే వర్తతేన ఏనం పాత్రే పాత్రేణ మతవతే తప్తే మీమాగుంసందే మీమాగుంసందే కార్యే కార్యే దేవయజనే దేవయజనే కార్యే దేవయజన ఇది దేవాయజనే యాజే భూతికామం భూతికామం కార్య భూతికామమిది భూతికామం కార్యో వై వై పురుష పురుషో భవతి భవత్యేవేభ్య ఉత్తరవేది ఉత్తరవేది సింహీ ఉత్తరవేదిరవేది సింహీ రూపం రూపం కృత్వా కృత్వభయాన్ ఉభయానంతరా అంతరా అవక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యవాక్రమ్య అతిష్టత్తే తే దేవాః దేవా అమన్యంత అమన్యంత యతరాన్ యతరాన్ వై వా ఇయమ్ ఇయముపావక్ష్యతి ఉపావక్ష్యతి తే ఉపావక్ష్యతి ఆవక్ష్యతి తదిదం ఇదం భవిష్యంతి భవిష్యంతీతి ఇది తాముప ఉపామంత్రయంత అమంత్రయంత సా సాబ్రవీద్ అబ్రవీద్వరం పరం వృణై వృణై సర్వాన్ సర్వాన్మయా మయా కామాన్ కామాన్ యశ్యవస అశ్యవస పూర్వా పూర్వాన్తు మాగ్నే అగ్నేరాహుతి ఆహుతిరశ్వతై ఆహుతిరిద్యాహుతి అశ్వతారి తస్మాత్ తస్మాదుత్తరవేది ఉత్తరవేదిం పూర్వా ఉత్తరవేదిమిత్యుత్తరవేది పూర్వామగ్నే అగ్నేర్వ్యాఘాటయంతి వ్యాఘాటయంతి వారే వ్రతం వ్యాఘాటయంతీతి ఆఘాటయంతి వారే వ్రతం హి వారే వ్రతమిది వారే వ్రతం హ్యస్యై అస్యై శంవిరా శంవిరా పరి పరిమిమీతే మిమీతే మాత్ర మాత్రైవ ఏవాస్యై అస్యై సాసో అథో యుక్తేన అసో విద్యసో యుక్తేనైవ ఏ యుక్తం యుక్తమవ అవరుంధే రుంధే విత్తాయనీ విత్తాయనీ మే విత్తాయనీతి విత్తాయనీ మేసి అసీతి ఇత్యాహ ఆహ విత్తాహి ఏనాన్ ఏనానావత్ ఆవద్ధిక్తాయనీ తిక్తాయనీ మే తిక్తాయనీతి విత్తాయనీ మేసి అసీతి ఇత్యాహ ఆహ విత్తాన్ తిక్తాన్ హి ఏనాన్ ఏనానావత్ ఆవదవతాద్ అవతాన్మా మానాథితం నాథితమిది ఇత్యాహ ఆహనాథితాన్ నాథితాన్ హి ఏనాన్ ఏనానావద్ ఆవదవతాద్ అవతాన్మా మా వ్యసితం వ్యసితమిది ఇత్యాహ ఆహ వ్యసితాన్ వ్యసితాన్ హి ఏనాన్ ఏనానావద్ ఆవద్విదే ఇదేరగ్ని అగ్నిర్నభ నభో నామ నామాగ్నే అగ్నే అంగిర అంగిర ఇది త్రిహరది హరది ఏషు ఏషు లోకేషు లోకేష్ర అగ్నిస్తాన్ తానేవ ఏవ అవరుంధే రుంధే తూష్ణీం తూష్ణీం చతుర్థం చతుర్థం హరది హరత్నిరుక్తం అనిరుక్తమే అనిరుక్తమిని ఉత్తం ఏవ అవరుంధే రుంధే సింహీ సింహీరసి అసి మహిషీ మహిషీరసి అసీతి ఇత్యాహ ఆహ సింహీ సింహీర్హి ఏషా ఏషా రూపం రూపం కృత్వా కృత్వోభయాన్ ఉభయానంతరా అంతరాపక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టరు ఉరు ప్రథస్వ ప్రథస్వోరు ఉరుపే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రసతాం యజ్ఞపతిరితి యజ్ఞాపతి ప్రసతామిది ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏ ప్రజయా ప్రజయా పశుభి ప్రజయేది ప్రాజయా పశుభి ప్రసయతి పశుభ్యతి పశుభి ప్రసయతి ధ్రువా ధ్రువాసి అసీతి ఇది సమ్ సగంహంతి హంతి ధృత్తి ధృత్తి దేవేభ్య శుంభస్వ శుంభస్వ దేవేభ్య దేవేభ్య శుంభస్వ శుంభస్సేది ఇత్యవ అవచ చోక్షతి ఉక్షతి ప్రచ చకిరతి కిరతి శుద్ధ్యై శుద్ధ్యా ఇంద్రఘోష ఇంద్రఘోషస్వా ఇంద్రఘోష ఇది ఇంద్రఘోష స్వా వసుభి వసుభి పురస్కారాత్ వసుభిరితి వసుభి పురస్కారాద్ తాత్వి ఇత్యాహ ఆహ దిగ్భ్య దిగ్భ్యరేవ దిగ్భ్యేతి దిగ్భ్య ఏనా ఏదాం ప్రోక్షతి ఉక్షతి దేవాన్ దేవాదిష్ట ఇదుత్తరవేది ఉత్తరవేదిరుపవర్తి ఉత్తరవేదిరిత్యుత్తరవేది ఉపవర్తీహ ఉపవర్తీ ఆపవర్తి ఇహైవ విజయామహై జయామహాసురా అసురా వజ్రం వజ్రముద్యత్య ఉద్యత్య దేవాన్ ఉద్యత్య దేవానభి అభ్యాయంత ఆయంతతాన్ తానింద్రఘోష ఇంద్రఘోషో వసుభి ఇంద్రఘోష ఇది ఇంద్రఘోష వసుభి పురస్తాద్ వసుభిర్వసుభి పురస్తాదప అపానుదత అనుదతమోజవా మనోజవా పితృభి మనోజవాది మన జవా పితృభిర్దక్షిణ పితృభిరితి పితృభి దక్షిణత ప్రచేతా ప్రచేతారుద్రై ప్రచేతారిద్రాచేత రుద్రై పశ్చాద్ పశ్చాద్విశ్వకర్మా విశ్వకర్మాదిత్యై విశ్వకర్మేతి విశ్వకర్మా ఆదిత్యైరుత్తరత ఉత్తరతో యత్ ఉత్తరతరత యదేవం ఏముత్తరవేదిం ఉత్తరవేదిం ప్రోక్షతి ఉత్తరవేదిమిత్యుత్తరవేదిం ప్రోక్షతి విహిత ప్రోక్షతీతి ప్రోక్షతి దీర్ఘరేవ దీర్ఘైతి దివ్యభ్య తద్యజమాన యజమాన భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ రణదృదే రుదత ఇంద్ర ఇంద్రోజతీన్ యతీన్ శాలాభృతేభ్య శాలాభృతేభ్య రాయత్సత్ అయత్సత్తాన్ తాన్ దక్షిణత దక్షిణ ఉత్తరవేద్యా ఉత్తరవేద్యా ఆదన్ ఉత్తరవేద్యాత్యుత్తరవేద్యా ఆదమయత్ యత్ప్రోక్షణీనా ప్రోక్షణీనాముచ్చిష్యే ప్రోక్షణీనామిది ప్రోక్షణీనా ఉచ్చిష్యేత తత్ ఉచ్చిష్యేతేద్యుదశిష్యేత తద్దక్షిణత దక్షిణత ఉత్తరవేద్యై ఉత్తరవేద్యైని ఉత్తరవేద్యాత్యుత్తరవేద్యై ఇనయేద్ నయేద్యుద్ యదేవ ఏవత్ర తత్ర క్రూరం క్రూరం తత్ తత్తేన తేన శమయతి శమయతి యం దృశ్యాద్ దృశ్యాద్ధం తం ధ్యాయేద్ ధ్యాయేచ్ఛుత శుచైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతీర్పయతి సోత్తరవేది ఉత్తరవేదిరబ్రవీద్ ఉత్తరవేదిరిత్యుత్తరవేది అబ్రవీద్ సర్వాన్ సర్వాన్మయా మయా కామాన్ కామానవి యశ్నవథ అశ్నవథేతి ఇది తే దేవా దేవా అకామయంత అకామయంతాసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభి అభిసమయన భవేమేతి ఇది తే విభవు అజోసి గుంహీ శ్రీగుంహీరతి అసి సపద్మసాహీ సపద్మసాహీ స్వాహార సపద్మసాహీతి సపద్మసాహీ స్వాహేతి ఇది తేసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభి అభ్యభవన్ అభవంతే తేసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభిభోజ అభిభోజా కామయంత అభిభోజేత్యభిభోజ అకామయంత ప్రజా ప్రజా విందేమహి ప్రజామితి ప్రజా విందేమహీతి ఇది తేభవు అజుభవశ్రీగుంహీ శ్రీగుంహీరసి అసి సుప్రజావని సుప్రజావని స్వాహార సుప్రజావనిరితి సుప్రజావని స్వాహేతి ఇది తే ప్రజా ప్రజామవిందంత ప్రజామిది ప్రజా అవిందంత తే ప్రజా ప్రజా విత్వా ప్రజామిది ప్రజా విత్వా కామయంత అకామయంత పశూన్ పశూనవిందేమహి విందేమహీతి ఇది తే జుభవు అజుభవ శ్రీగుంహీ శ్రీగుంహీరసి అసి రాజస్వోషవని రాజస్వోషవని స్వాహా రాజస్వోషవనిరి రాజస్వోషావని స్వాహేతి ఇది తే పశూన్ పశూనవిందంత అవిందంతతే తే పశూన్ పశూనవిత్వా విత్వా కామయంత రామయంత ప్రతిష్టాం ప్రతిష్టాం విందేమహి ప్రతిష్టామిది ప్రతిష్టా విందేమహీతి ఇది తేజుభో అజుభవ శ్రీగుంహీ శ్రీగుంహీరసి అస్యాదిత్యవని ఆదిత్యవని స్వాహా ఆదిత్యవనిరిత్యాదిత్యావని స్వాహేతి ఇది తయిమాం ఇమాం ప్రతిష్టాం ప్రతిష్టామవిందంత ప్రతిష్టామిది ప్రతిష్టాం అవిందంతతే తయిమాం ఇమాం ప్రతిష్టాం ప్రతిష్టాం విత్వా ప్రతిష్టామిది ప్రతిష్టాం విత్వా కామయంత అకామయంత దేవత దేవత ఆశిష ఆశిష ఉప ఆశిషరిత్యాశిష ఉపేయామ యామేతి ఇది తేజుభవు అజుభవ శ్రీగుంహీ శ్రీగుంహీరసి అస్యా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయతేతి దేవాయతే యజమానాయ స్వాహా స్వాహేతి ఇది తే దేవతాః దేవత ఆశిష ఆశిష ఉప ఆశిషరిత్యాశిష ఉపాయన్ ఆయన్ పంచ పంచకృత్వ కృత్వో వ్యాఘారయతి వ్యాఘారయతి పంచాక్షర వ్యాఘారయతీ ఆఘారయతి పంచాక్షర పంక్తి పంచాక్షరేతి పంచాక్షర పంక్తి పాండ పాండో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమే ఏవ అవరుంధే రుంధే క్ష్ణయా అక్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాత్ వ్యాఘారయతీ ఆఘారయతి తస్మాత్ దక్షయా రక్షయా పశవ పశవోంగాని అంగాని ప్రహరంది హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భూతేభ్య ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై భూతేభ్యేతి సృజం సృజముద్ ఉద్గృహ్ణాది గృహ్ణాది దేవాభూతా భూతాస్తేషాం తేషాం తద్ తద్భాగభేదం భాగభేదం తాన్ భాగభేదమిది భాగభేదం తానేవ ఏవేన ప్రీణాది ప్రీణాది పౌదుద్రవాన్ పౌదుద్రవాన్ పరిధీన్ పరిధీన్ పరి పరిధీమితి పరిధీన్ పరిదధాది దాత్యేషాం ఏషాం లోకానాం లోకానాం విధృత్తి విధృత్యా అగ్నేః విధృత్యాది విధృత్తి అగ్నేస్త్రయ త్రయోజ్యాయాగుంస జాయాగుంసో భ్రాతర భ్రాతర ఆసన్ ఆసన్ దేభ్యో హవ్యం హవ్యం వహంత వహంతస్త ఆమీయంత అమీయంత సోగ్ని అర్గిరవిభేద్ అభిభేదిత్థం ఇత్థం వాద వాదస్ ఆర్తిం ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి ఇది సహ స నిలాయత నిలాయత సహ సం వనస్పతిషు వనస్పతిష్వసత్ అవసత్తాం తాముద్రౌ పూతుద్రౌయాం యామోషధీషు ఓషధీషు తాం తాగం సుగంధితేజనే సుగంధితేజనే యాం సుగంధితేజన ఇది సుగంధితేజనే యాం పశుషు పశుషుతాం తాం వేత్వస్యాంతరా అంతరా శృంగే శృంగేతం శృంగే ఇది శృంగే తమ్ దేవతారాః దేవతాస్పైషం పైషమైచ్ఛన్ పైషమిది ప్రాయేషం ఐచ్ఛందం తమను అన్వమిందన్ అవిందంతం తమబ్రువన్ అబ్రువన్వ ప్రవనః నః ఆవర్తస్వ ప్రవర్తస్వ హవ్యం హవ్యం నః మోహః పఠేవి ఇది సహ సో అబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణయ్యత్ యదేవ గృహీతస్యాహుతస్య అహుతస్య బహిష్పరిధి బహిష్పరిధి స్కందాత్ బహిష్పరిధీతి బహిర్పరిధి స్కందాత్ తన్మే మే భ్రాతృణాం భ్రాతృణాం భాగధేయం భాగధేయమసత్ భాగధేయమిది భాగధేయం అసదిది ఇది తస్మాత్ తస్మాద్గృహీతస్య గృహీతస్యాహుతస్య అహుతస్య బహిష్పరిధి బహిష్పరిధి స్కందది బహిష్పరిధీతి బహిర్పరిధి స్కందవిదేషాం తేషాం తద్భాగభేయం భాగభేదం తాన్ భాగభేదమిది భాగభేయం తానేవ ఏవేన తేన ప్రీణాది ప్రీణాది సహ సోమన్యత అమన్యతస్థందంత అస్థందంతో మే అస్థందంత ఇత్యస్థన్వంత మే పూర్వే పూర్వే భ్రాతర భ్రాతర ప్రామేషత అమేషతాస్థాని అస్థాని శాతయై శాతయా ఇది సహ తయాని యాన్యస్థాని అస్థాన్యశాతయత అశాతయత తద్భూతృ భూతద్వభవత్ అభవద్యన్మాగుంసం మాగుంసముపమృతం ఉపమృతం తత్ ఉపమృతమిత్యుపామృతం తద్గుల్గులు గుల్గులు యత్ేతాన్ ఏతాన్ సంభారాన్ సంభారాన్ సంభరతి సంభారానితి సంభారాన్ సంభరత్యగ్ని సంభరతేతి సంభరతి అగ్నిమేవ ఏవర సంభరతి భరత్యగ్నే అగ్నే పురీషం పురీషమసి అసీతి ఇత్యాహ ఆహాగ్నే అగ్నేర్హి హ్యేతత్ ఏతద్పురీషం పురీషం యత్సంభారా సంభారా అథో సంభారా ఇది సంభారా అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురేతే ఏతే వావేనంతే ఏ భ్రాతర భ్రాతరస్పరి పరిషేవే షేవేదౌతుద్రవా పౌతుద్రవా పరిధయ పరిధయ ఇది పరిధయతి పరిధయ ఇది బద్ధమవ అవస్థితి వరుణపాశాద్ వరుణపాశాదేవ వరుణపాశాది వరుణపాశాద్ ఏనే ఏనే ముంచతి ఏనే ఇత్యేనే ముంచతి ప్రణేనేక్తి నేనేక్తి మేధ్యే మేధ్యే ఏవ మేధ్యే ఇది మేధ్యే ఏనే ఏనే కరోతి ఏనే ఇత్యేనే కరోతి సావిత్ర్యా సావిత్ర్యచ్చ రుచాహుత్వా హుత్వా హవిర్ధానే హవిర్ధానే ప్ర అవిర్ధానే ఇది హవిధానే ప్రవర్తయతి వర్తయతి సవితృప్రసూత సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏనే ఏనేత్ర ఏనే ఇత్యేనే ప్రవర్తయతి వర్తయతి వరుణ వరుణో వై వా ఏష దుర్వాగ్ దుర్వాగుభయత దుర్వాగిది దుహోవాగ్ ఉభయతో బద్ధ బద్ధోయత్ యదక్ష అక్షస ఉత్సర్జేద్ యజమానస్ గృహాన్ గృహానభ్యుత్సర్జేద్ అభ్యుత్సర్జేత్ సువాగ్ అభ్యుత్సర్జేత్సర్జేద్ సువాగ్దేవ సువాగి సువాగ్ దేవదుర్యాన్ దుర్యాగుం ఆవద వదేది ఇత్యాహ ఆహ గృహా గృహా వై వై దుర్యా దుర్యాశ్రాంతి శాంతి పత్ని పత్యుగ ఉపానక్తి అనక్తి పత్ని పత్ని సర్వస్య మిత్రం మిత్రం మిత్రత్వాయ మిత్రత్వాయేత్ మిత్రత్వాయేతి మిత్రత్వాయ యద్వై వై పత్ని పత్ని యజ్ఞస్య యజ్ఞస్య కరోతి కరోతి మిథునం మిథునం తద్ అరసో అథో పత్న్యాః అరసోరిత్యథో పత్న్యాదేవ ఏవైషః ఏషయజ్ఞస్య యజ్ఞస్య అన్వారంభ అన్వారంభో నవచ్చిత్తి అన్వారంభైత్యనో ఆరంభ అనవచ్చిత్యై వర్త్మనా అనవచ్చిత్యాత్యనవాచిత్యై వర్త్మనా వై వా అన్విత్య అన్విత్య యజ్ఞం అన్విత్యనోహిత్య యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంది వైష్ణవీభ్యాం వైష్ణవీభ్యాం వృద్ధ్యాం వృద్ధ్యాం వర్త్మనో వృద్ధ్యామిత్రుభ్యాం వర్త్మనోర్జుహోతి జుహోతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞాత్ యజ్ఞాదేవ ఏ రక్షాగుంసి రక్షాగస్యప అపహంది సంతియత్ధ్వర్యో అధ్వర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహయాత్ ఆహుతిమిత్యాహుతిం జుహయాదంధ అంధోవధ్వర్యో అధ్వర్యుస్యాత్ సద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞం హన్యు అన్యుర్హిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నిమతి అగ్నిమత్యేవ అగ్నిమతీత్యగ్నిమతి ఏ జుహోతి జుహోతి నాంధ అంధోవధ్వర్యో అధ్వర్యుర్భవతి భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది ఘంది ప్రాచీ ప్రాచీ ప్రాచీ ప్రాచీ ఏతమ్ ఇదమర్ధరం అర్ధరం కల్పయంతీ కల్పయంతీ కల్పయంతీ కల్పయంతీ ఇత్యాహ ఆహ సువర్గం స్వర్గమే స్వర్గమితి సువహాగం ఏవైనే ఏనే లోకం ఏనే ఇత్యేనే లోకం గమేది గమయత్ర అత్ర రమేధాం రమేధాం వర్ష్మన్ వర్ష్మన్ పృథివ్యా పృథివ్యాది ఇత్యాహ ఆహ వర్ష్మ వర్ష్మహి చేదత్ ఏదత్ పృథివ్యా పృథివ్యాయత్వయజనం దేవయజనకం శిర దేవయజనమితి దేవాయజనం శిరో వై ఆ ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞేద్ధవిర్ధానం హవిర్ధానం దివ హవిర్ధానమిది హవిధానం యువో వా విష్ణో విష్ణుపుత ఉత వా పృథివ్యా పృథివ్యా ఇత్యాశీర్పదయ ఆశీర్పదయర్చ ఆశీర్పదయేత్యాశీ పదయ దక్షిణస్య దక్షిణస్య హవిర్ధానస్య హవిర్ధానస్య మేధీ హవిర్ధానస్యేతి హవిధానస్య మేధీన్ని నిహంది హంది శీర్షద శీర్షద యజ్ఞస్య యజ్ఞస్య యజమాన యజమాన ఆశిష ఆశిషోప ఆశిష ఇత్యానాశిష అవరుంధే రుంధే దండ దండో వై వాపర ఓపరస్ తృతీయస్య తృతీయస్య హవిర్ధానస్య అవిర్ధానస్య వషద్కారేణ వృద్ధానస్యేది హవిధానస్య వషత్కారేణాక్షం వషత్కారేణేతి వషత్కారేణ అక్షమర్చిరద్ అర్చిరద్యత్ యత్తృతీయం తృతీయం క్షతి క్షతిరవిర్ధానయో అవిర్ధానయోరుదాహ్రియతే అవిర్ధానయోరితి హవిధానయో ఉదాహ్రియతే తృతీయస్య ఉదాహ్రియత్యుత్ ఆహ్రియతే తృతీయస్య అవిర్ధానస్య అవిర్ధానస్యావరుద్ధ్యై అవిర్ధానస్యేది హవిధానస్య అవరుద్ధ్యై శిర అవరుద్ధ్యావరుద్ధ్యై శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధవిర్ధానం అవిర్ధానం విష్ణో అవిర్ధానమితి హవిధానం విష్ణో రరాటం రరాటమసి అసి విష్ణో విష్ణో పృష్టం పృష్టమసి అసీది ఇత్యాహ ఆహతస్మాత్ తస్మాదేతావద్ధా ఏతావద్ధా శిర ఏతావద్ధేత్యేతావద్ధ శివ విశ్యూతం విశ్యూతం విష్ణో విశ్యూతమిది వీస్యూతం విష్ణో స్యో స్యూరసి అభివిష్ణో విష్ణో ధ్రువం ధ్రువమసి అసీతి ఇత్యాహ ఆహ వైష్ణవం వైష్ణవం హి దేవతయా దేవతయా హవిర్ధానం అవిర్ధానయ్యం అవిర్ధానమిది హవిధానం యం ప్రథమం ప్రథమం గ్రంథిం గ్రంథిం రత్నీయాద్ రత్నీయాద్విద్ వ్యక్తం తన్న విస్రగుంసేత్ విస్రగుంసేతమేహేన విస్రగుంసేది విస్రగుంసేత్ అమేహేనాధ్వర్యు అధ్వర్యు ప్రమీయేత మీయేత తస్మాత్ తస్మాత్ సహ స విస్రస్య విస్రస్య విస్రస్య దేవ్యా సవితః సవితః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యద్భిమ్ అద్భిమా ఆదత్తే దత్తే ప్రసవవర్గి ప్రసవవర్గ్యా అశ్వినా ప్రసవవర్గ్యాది ప్రాసోద్భి అశ్వినా బాహుభ్యాం బాహుభ్యామిది బాహుభ్యామిది బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం వోషః వోషో హస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై వజ్రః వజ్ర ఇవ ఇవ వై వా ఏషా ఏషా యదద్భిః అభ్రిరద్భిః అభ్రిరసి అసి నారిః నారిరసి అసీతి ఇత్యాహ ఆహశాంజై శాంజై కాండే కాండే కాండే కాండే వై కాండే కాండరి కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి విఘాగుంసంది విఘాగుంసంది పరిలిఖితం పరిలిఖితకం రక్ష పరిలిఖితమిది పరిలిఖితం రక్ష పరిలిఖితా పరిలిఖిత అరాజయ పరిలిఖిత ఇది పరిలిఖిత అరాజయ ఇది ఇత్యాహ ఆహ రక్ష రక్షసామపహత్యై అపహత్యా ఇదం అపహత్యాపహత్యై ఇదహం అహగం రక్ష రక్షసో గ్రీవా గ్రీవా అపి గ్రంథామి గ్రంథామి యః యోస్మాన్ అస్మాన్ ద్రేష్టి ద్రేష్టియం ఇయం చ వయమ్ వయమ్ విష్మ విష్మ ఇది ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌ యమ్ యమ్ చ చైవ ఏవ ద్వేష్టి ద్వేష్టియః యశ్చ ఏనం ఏనం ద్వేష్టి ద్వేష్టితయోః తయో ఏవ ఏవానంతరాయం అనంతరాయం గ్రీవాః అనంతరాయమిత్యనంతః ఆయం గ్రీవాః క్రందది క్రందది దివే దివే త్వా పామంతరిక్షాయ అంతరిక్షాయ త్వా త్వా పృథివ్యై పృథివ్యై త్వా చేతి ఇత్యాహ ఆహైభ్యః ఏభ్యరేవ ఏవైనాం ఏనాం లోకేభ్యః లోకేభ్యః ప్ర ప్రోక్షతి ఉక్షతి పరస్తాత్ పరస్తాదర్వాచీ అర్వాచీం ప్ర ప్రోక్షతి ఉక్షతి తస్మాత్ తస్మాత్ పరస్తాత్ పరస్తాదర్వాచీ అర్వాచీ మనుష్యా మనుష్యా ఊర్జం ఊర్జముప ఉపజీవంతి జీవంతి క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ యత్ఖనది ఖనద్యప అపోవ అవనయతి నయతి శాంతి శాంతిరవమతి యవమతీరవ యవమతీర్యవామతి అవనయతి నయత్యూర్గ్ ఊర్ఘ్వై వైయవ యవ ఊర్గ్ ఊర్గుదుంబర ఉదుంబర ఊర్జా ఊర్జైవ ఏవోర్జం ఊర్జపుంసం సమర్థయతి అర్థయతి యజమానేన యజమానేన సంయుత సంయుత ఔదుంబరీ సంయుతేతి సంయుత ఔదుంబరీ భవతి భవతి యావాన్ యావానేవ ఏవజమాన యజమానస్తావతీ తావతీమేవ ఏవాస్మిన్ అస్మిన్నోర్జం ఊర్జం దాది దాది పితృనా పితృనాకం సతనం సతనమసి అసీతి ఇది దర్హి బర్హిరవ అవస్త్రనాది నాది ఋదేవత్యం ఋదేవత్యకం హి ఋదేవత్యం నిఖాతం నిఖాతం యత్ నిఖాతమితి నిఖాతం యద్బర్హి బర్హిరనవస్తీర్య అనవస్తీర్యమినుయాద్ అనవస్తీర్యేత్యనవాస్తీర్య ఋదేవత్యా నిఖాత ఋదేవత్యా నిఖాత స్యాద్ నిఖాతేతి నిఖాత స్యాద్బర్హి బర్హిరనవస్తీర్య అవస్తీర్యమినోతి అవస్తీర్యేత్యనవాస్తీర్య నోత్యస్యాం అస్యామేవ ఏవైనాం ఏనాం మినోతి మినోత్యథో అథో స్వారుహం అథో ఇత్యథో స్వారుహమేవ స్వారుహమితి స్వారుహం ఏవైనాం ఏనాం కరోతి కరోచ్యుత్ ఉద్దిగం విలగ్రస్తభాన ప్రభాన ఆంతరిక్షం అంతరిక్షం వృణ వృణేతి ఇత్యాహ ఆహీషాం ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యైద్యుతాన విధృత్యా ఇది విధృత్యై యుతాన స్వామారుత మారుతో వినోదో వినోద్విది ఇత్యాహ ఆహద్యుతాన యుతానోహ తస్మై వై మారుత మారుతో దేవానాం దేవానామౌదుంబరీం ఔదుంబరీం వినోది వినోది తేనైవ ఏవైనానం ఏనాం వినోతి వినోతి బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం ద్వా క్షత్రవనిం క్షత్రవనిమిది క్షత్రవనిమిది క్షత్రావనిం ఇత్యాహ ఆహయసాయుజుః యథాయుజురేవ యథాయుజురితి యథాయుజుః ఏవైతత్ ఏతద్ధృతేన ధృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ ప్రణేథాం ప్రణేథామిది ఇత్యౌదుంబర్యాం ఔదుంబర్యాం జుహోతి జుహోతి ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఏవ యావా పృథివీ ఇద్యావా పృథివీ ఏవరసేన రసేనానక్తి అనత్యాంతం ఆంతమన్వరస్రావయతి ఆంతమిత్యా అంతం అన్వరస్రావయత్యాంతం అన్వరస్రావయతి అవస్రావయతి ఆంతమేవ ఆంతమిత్యా అంతం ఏవయజమానం యజమానం తేజస తేజసానక్తి అనత్యైంద్రం ఐంద్రమసి అసీతి ఇది ఛది ఛదిరథి అధిని నిదధాతి తథాత్యైంద్రం ఐంద్రగం హి దేవతయా దేవతయా సద సదో విశ్వజనస్ విశ్వజనస్ ఛాయా విశ్వజనస్యేతి విశ్వజనస్ ఛాయేతి ఇత్యాహ ఆ విశ్వజనస్ విశ్వజనస్ హి విశ్వజనస్యేతి విశ్వజనస్ ఏషా ఏషా ఛాయా ఛాయాత్సద తదో నవచది నవచది తేజస్కామస్ నవచది నవచది తేజస్కామస్ వినియాత్ తేజస్కామస్ తేజ కామస్ వినియాత్రివృతా త్రివృతా సోమేన త్రివృతేజి ప్రేవృతా సోమేన సంమితం సంమితం తేజ సంమితమిధాంబితం తేజస్త్రివృత త్రివృత్తేజస్వీ త్రివృతి త్రేవృత తేజస్యేవతి భవత్యేకాదశది ఏకాదశశరి ఇంద్రజయామస్ ఏకాదశశరీత్యేకాదశాక్షరి ఇంద్రియకామస్యేకాదశాక్షరా ఇంద్రియామస్యేతి ఇంద్రియకామస్య ఏకాదశాక్షరా త్రిష్టక్ ఏకాదశాక్షరేద్వేకాదశాక్షరా త్రిష్టకింద్రియం ఇంద్రియం త్రిష్టక్ త్రిష్టకింద్రియావీ ఇంద్రియాద్యేవ ఏవభవతి భవతి పంచదశశతి పంచదశశతి భ్రాతృవ్యవద పంచదశశతీతి పంచదశశతి భ్రాతృవ్యవద పంచదశ భ్రాతృవ్యవతి భ్రాతృవ్యవద పంచదశవజ్ర పంచదశేతి పంచదశ వజ్రో భ్రాతృవ్యాభవత్యై భ్రాతృవ్యాభవత్యై సప్తదశశతి భ్రాతృవ్యాభవత్యాది భ్రాతృవ్యాభవత్యై సప్తదశశతి ప్రజాకామస్య సప్తదశశరీతి సప్తదశాశరి ప్రజాకామస్య సప్తదశ ప్రజాకామస్యేతి ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి సప్తదశేతి సప్తాదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తి ప్రజాపతేరది ప్రజాపతే ఆద్యా ఏకవింశతి సరి ఏకవింశతి సరి ప్రతిష్టాకామస్య ఏకవింశతి సరీకవింశతి సరి ప్రతిష్టాకామస్యైక వింశ ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ఏకవింశ స్తోమానా ఏకవింశైత్యేకా వింశ స్తోమానా ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్యత్యై ప్రతిష్టేతి ప్రతిష్ట ప్రతిష్యత్యా ఉదరం ప్రతిష్యత్యా ప్రతిష్యత్యై ఉదరం వై వై సద సద ఊర్క్ ఊర్గుదుమ్మర ఉదుమ్మరో మధ్యద మధ్యద ఔదుంబరీ ఔదుంబరీం వినోది వినోది మధ్యద మధ్యద ప్రజానా ప్రజానామూర్జం ప్రజానామిది ప్రజానా ఊర్జం దాది తస్మాత్ తస్మాన్మధ్యద మధ్యద ఊర్జా ఊర్జా భుంజతే భుంజతే యజమానలోకే యజమానలోకే వై యజమానలోకైతి యజమానలోకే వై దక్షిణాని దక్షిణాని శరీరుంషి శరీరుంషి భ్రాతృవ్యలోకే భ్రాతృవ్యలోక ఉత్తరాణి భ్రాతృవ్యలోకైతి భ్రాతృవ్యలోకే ఉత్తరాణి దక్షిణాని ఉత్తరాణీత్యుత్తరాణి దక్షిణాన్యుత్తరాణి ఉత్తరాణి కరోతి ఉత్తరాణీత్యుత్తరాణి కరోతి యజమానం యజమానమేవ ఏవాయజమానాత్ అయజమానాదుత్తరం ఉత్తరం కరోతి ఉత్తరమిత్యుత్తరం కరోతి తస్మాత్ తస్మాద్యజమాన యజమానోయజమానాద్ అయజమానాదుత్తర ఉత్తరోంతర్వర్తాన్ ఉత్తర ఇత్యుదోదర అంతర్వర్తాన్ కరోతి అంతర్వర్తానిర్ణ వర్తాన్ కరోతి వ్యావృత్యై వ్యావృత్యై తస్మాత్ వ్యావృత్యాది ఆవృత్యై తస్మాదరణ్యం అరణ్యం ప్రజా ప్రజా ఉప ప్రజా ప్రజా ఉపజీవంతి జీవంతి పరి పరిత్వార్వణ నిర్వణో విర విర ఇది ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురియథాయజు ఏవైతద్ ఏతదింద్రస్ ఇంద్రస్ స్యోః స్యూహరసి అసీంద్రస్ ఇంద్రస్ ధ్రువం ధ్రువమసి అసీతి ఇత్యాహ ఆహైంద్రం ఐంద్రగం హి దేవతయా దేవతయా సద తదోయం యం ప్రథమం ప్రథమం గ్రంథిం గ్రంథిం రత్నీయాద్ రత్నీయాద్యక్తం తన్న నవిస్రగంసేత్ విశ్రగంసేతమేన విస్రగంసేతివిస్రగంసేత్ అమేహేనాధ్వర్యుః అధ్వర్యుః ప్రమీయేత మీయేన తస్మాత్ తస్మాత్స సవిశ్రస్య విశ్రస్యైతి విశ్రస్య శిరోపై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధవిర్ధానం అవిర్ధానం ప్రాణా అవిర్ధానమితి హవిధానం ప్రాణా ఉపరవాహ ప్రాణాది ప్రాణా ఉపరవాహ విధానే ఉపరవా ఇుపరవా అవిధానే ఖాయందే అవిర్ధాన హవిధానే ఖాయందే తస్మాత్ తస్మాచ్చీరషన్ శీరషన్ ప్రాణా ప్రాణాధస్తాత్ ప్రాణాది ప్రాణా అధస్తాత్ఖాయందే ఖాయందే తస్మాత్ తస్మాదస్తాత్ అధస్తాచ్చీర్ష శీర్ష ప్రాణా ప్రాణరక్షోహణ ప్రాణాది ప్రాణా రక్షోహణోవలగహన రక్షోహణ ఇది రక్షణ అలగహనో వైష్ణవాన్ అలగహన ఇది వలగహన వైష్ణవాన్ ఖనామి ఖనామీది ఇత్యాహ ఆహ వైష్ణవా వైష్ణవాహి దేవతయా దేవతయోపరవాహ ఉపరవా అసురా ఉపరవా ఇత్యువారవాహ అసురా వై వై నిర్యంత నిర్యంతో దేవానా నిర్యంత ఇది నిహీయంత దేవానా ప్రాణేషు ప్రాణేషు వలగాన్ ప్రాణేషు ప్రాణేషు వలగాన్ని అలగామితి వలాగాన్ వ్యఖనన్ అఖనందాన్ తాన్ బాహుమాత్రే బాహుమాత్రేను బాహుమాత్రైతి బాహుమాత్రే అన్వరిందన్ అవిందం తస్మాత్ తస్మాద్బాహుమాత్రా బాహుమాత్రా ఖాయందే బాహుమాత్రా ఇది బాహుమాత్రా ఖాయంత ఇదం ఇదమహం అహంతం తం వలగం వలగముత్ వలగమితి వలాగం ఉద్వపామి వపామియం ఎన్న నమాన సమానోయం యమసమాన అసమానో నిజఖాన నిజఖానేతి నిజఖానేతి నిజఖాన ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌ యః యశ్చ సైవ ఏవ సమాన సమానోయః యశ్చ సాసమాన అసమానోయం యమేవ ఏవాస్మై అస్మై సౌవలగం అలగం నిఖనద అలగమితి వలాగం నిఖనదస్తం నిఖనదైతి నిఖనద తమేవ ఏవోత్ ఉద్వపది అపది సం సంతృణత్తి తృణద్ది తస్మాత్ తస్మాత్ సంతృణ్ణా సంతృణ్ణా అంతరద సంతృణ్ణా ఇది సంతృణ్ణా అంతరద ప్రాణా ప్రాణాన ప్రాణా ఇది ప్రాణా సంభినత్తి వినద్ది తస్మాత్ తస్మాదసంభిన్నా అసంభిన్నా ప్రాణా అసంభిన్నా ఇత్యసంభిన్నా ప్రాణా అప ప్రాణా ఇది ప్రాణా అపోవ అపనయతి నయతి తస్మాత్ తస్మాదార్ద్రా ఆర్ద్రాంతరద అంతరద ప్రాణా ప్రాణాయవమతీ ప్రాణాది ప్రాణా యవమతీరవ యవమతీరి యవమతీ అవనయతి నయత్యోర్వై వైయవ యవ ప్రాణా ప్రాణా ఉపరవా ప్రాణాది ప్రాణా ఉపరవా ప్రాణేషు ఉపరవాతిపరవా ప్రాణేష్వ ప్రాణేష్ ప్రాణేషు ఏవోర్జం ఊర్జం దాది దాది బరి బరిరవ అవస్తృణాది తృణాది తస్మాత్ తస్మాల్లోపశా లోపశా అంతరద అంతరద ప్రాణా ప్రాణా ఆర్జేన ప్రాణాది ప్రాణా ఆర్జేన వ్యాఘారయతి వ్యాఘారయతి తేజ వ్యాఘారయతీతి ఆఘారయతి తేజో వై వా ఆర్జం ఆర్జం ప్రాణా ప్రాణా ఉపరవా ప్రాణాది ప్రాణా ఉపరవా ప్రాణేషు ఉపరవా ఇుపరవా ప్రాణేష్వ ప్రాణేష్వి ప్రాణేషు ఏజ తేజో దాది దాది హను అను వై అనో ఇది హను వా ఏతేజ్ఞేదిశవే అధిశవణేన అధిశవణేసవనే నం సంతృణత్తి తృణ్యసంతృణ్ణే అసంతృణ్ణే అసంతృణ్ణే ఇసంతృణ్ణే హి హనో హనో అథో హనో హనో అథో ఖలు అథో ఇసో ఖలు దీర్ఘసోమే దీర్ఘసోమే సంతృప్యే దీర్ఘసోమే దీర్ఘసోమే సంతృప్యే ధృత్యై సంతృప్యేది సంతృప్యే ధృత్యై శిర శిరో వై వా ఏదద్ధానం అభిర్ధానం ప్రాణా అభిర్ధానమితి హవిధానం ప్రాణా ఉపరవా ప్రాణా ఇది ప్రాణా ఉపరవా హను ఉపరవా ఇుపరవా హను అధిశవణే హనో ఇది హను అధిశవణే జిహ్వా అధిశవణే ఇత్యధిశవనే జిహ్వా చర్మ చర్మ గ్రావాణ గ్రావాణో దంతా దంతాముఖం ముఖమాహవనీయ ఆహవనీయో నాసికా ఆహవనీయ ఇత్యాహవనీయ నాసికోత్తర వేది ఉత్తర వేది ఉదరం ఉత్తర వేదిరిత్యుత్తర వేది ఉదర పుంసద తదో యదా యదా ఖలు ఖలు వై వై జిహ్వయా జిహ్వయా దత్సు దత్సుధి దత్స్యుసు అధి ఖాదతి ఖాదత్యథ అథ ముఖం ముఖం గచ్చతి గచ్చతి యదా యదా ముఖం ముఖం గచ్చతి గచ్చత్యథ అథోదరం ఉదరం గచ్చతి గచ్చతి తస్మాద్ తస్మాద్ధవిర్ధానే అవిర్ధానే చర్మన్ అవిర్ధానైతి హవిధానే చర్మన్నధి అధిగ్రావభి గ్రావభిరభిశుత్య రావభిర్నిగ్రావభి అభిశుత్యాహవనీయే అభిశుత్యేత్యభిశుత్య ఆహవనీయే హుత్వా ఆహవనీయైత్యాహవనీయే హుత్వా ప్రత్యంజ ప్రత్యంజ పరేద్య పరేద్య సరసి పరేద్యేది పరాయిక సరసి రక్షయంది రక్షయంద్రియ యో వై వై విరాజ విరాజో యజ్ఞముఖే విరాజ ఇది వీరాజ యజ్ఞముఖే దోహం యజ్ఞముఖైతి యజ్ఞముఖే దోహం వేద వేద దుహే దుహ ఏనామియం ఇయమ్ వై వై విరాట్ విరాట్ తస్యై విరాటి విరాట్ తస్యై త్వగ్ త్వక్చర్మ చర్మోధ ఊధోధిశవనే అభిశవనే స్తనాః అభిశవనే ఇత్యధిశవనే స్తనా ఉపర్వాః ఉపర్వాగ్రావాణః ఉపర్వా ఇత్యుపార్వాః గ్రావాణో వత్సాః వత్సా ఋత్విజః ఋత్విజో దుహంది దుహంది సోమః సోమ ప్రయ ప్రయోజ ఏం ఏం వేద వేద దుహే దుహ ఏనా షష్ఠకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.